స్వమిత్స ప్రథాసి హవ సోవాధ్వారా తామృతం ఛాయా తర్యా బ్రహ్మ ఆదాయేత అచ్చాయంప మహాయ దేవం మాతా ఓ హయే ఆ పర్వతాద ఉత్తేవిలగ్నే జనయంతాదాయంతే Yeah. ఆ ఆహారదాయి ప్రణభ ద్వారవేదే హాయ్ దేవా చిదా తాదుప మాముధానట హాయ్ ఆవాం ఉప ప్రాశస్తం హౌ హౌ హౌ దోరయ ద్వేషాం ద్వేషాం ద్వేషాం గ్రహపత్ ప్రేమాచవ్యం హౌ హౌ హౌ వా హౌ హౌ హౌ ఆగ్నేయం నారః ద్వేషతే హేరణ్యః హౌ హౌ హౌ హాస్తృతం జానయత ప్రాశస్తం స్తం స్తం హౌ హౌ హౌ దూరయ ద్వేషాం గృహపతే మాధవ్యం వ్యం వ్యం హౌ హౌ హౌ ఏ నాయ సమేధాయ ధనాయ ఆ Yeah.